కృష్ణ యజుర్వేదాంతర్గత 13 తైత్తిరీయ ఉపనిషత్ అధ్యయన పుష్పము 2 ఆనందవల్లి లేక బ్రహ్మానందవల్లి 1వ అనువాకము బ్రహ్మతత్వము. ఆచార్య శిష్యులెరువురము కలిసి అధ్యాత్మ విద్యాధ్యయనము సందర్భములో అవరోధములు, ఆటంకములు, అలసటలు, అలసత్వములు ఎదురు రాకుండా పరమాత్మ అనుగ్రహించుటకే సమర్పిస్తున్న విన్నపము ప్రార్థన. సహనావవతు బ్రహ్మతత్వమును తెలుసుకొనుటకు, ఉపాసించుటకు బ్రహ్మముతో అజ్ఞానము వలన మనము కల్పించుకున్న భేదమంతా తొలగి అహం బ్రహ్మాస్మి భావన దైనందికము అనుక్షణికము అగుటకు సంసిద్ధపడుచున్న మన ఇరువురిని సర్వాత్మ భగవానుడు రక్షించునుగాక. సహనో భునక్తు రక్షించటమే కాకుండా మనకు బ్రహ్మ విద్యాధ్యయనమునకు అవసరమైనవి సానుకూలమైనవి మన ఇరువురికి ప్రసాదించి పరిపోషించునుగాక. సహ వీర్యం కరవావహై ఆచార్య శిష్యులము అగు ఇరువురము కలిసి వీర్యవంతులము ఎంథ్యూసియాస్టిక్ ఎనర్జెటిక్ అండ్ వెల్ ఎస్టాబ్లిష్డ్ అయి శ్రద్ధపట్టుదలతో పరిశ్రమించెదముగాక. తేజస్వి నావధితం అస్తు. మన ఇరువురి స్వాధ్యాయన పూర్వక ప్రయత్నమంతా ఇరువురి పట్ల జ్ఞానతేజోరూపంగా ఫలప్రదమగుగాక. మా విద్విషావహై శిష్యాచార్యులమగు మనమిరువురము సంకుచిత భావములకు లోను కాకుండెదముగాక. పరస్పరము ద్వేషించుకొనకుండెదముగాక. పరస్పరము గుర్తింపు గౌరములతో ఈ అధ్యయనము కొనసాగించెదముగాక. తత్వం. ఓ శిష్యదేవా, నీవు తత్స్వరూప పరమాత్మవే అను ఎరుకను ఏమరువక ఆచార్యులు ప్రవచించెదరు, వ్యాఖ్యానించెదరు, మార్గదర్శకత్వము వహించెదరుగాక. గురుహ సాక్షాత్ పరబ్రహ్మ అను సద్భావనను మనోబుద్ధులందు నిండుగా నింపుకొను శిష్యుడు శ్రవణము అటు తరువాత మననము ఆపై నిధిధ్యాసలకు ఉపక్రమించుచుండునుగాక. బ్రహ్మజ్ఞానము. ప్రతి జీవునిలోనూ ప్రతి జీవునిగానూ బ్రహ్మము అను ఒకనొక మహత్తర వస్తువు ఉన్నది. అది ఈ దృశ్యము దేహము, ఆలోచనలు, బుద్ధి, జాగ్రత్, స్వప్న, సుషుప్త అంతర్గత అహంకారమునకు ఆవలవాటన్నిటికంటే మహత్తరమై వాటిన్నిటినీ నియమించుచున్నది. వాటన్నిటినీ తన తేజోరూపములుగా కలిగి ఉన్నది. అందుచేతనే బ్రహ్మము కేవలానందము అనబడుచున్నది. అట్టి మన యొక్క కేవల స్వరూపము ఈ దృశ్యములోని సర్వము కంటే శ్రేష్టము. అంతేకాకుండా ఈ సర్వము తనయందు ప్రకాశింపజేయునదే ఉన్నది. కేవల స్వరూపమగు ఆత్మతో అనుక్షణికమగు మమేకత్వమే కైవల్యము. అట్టి బ్రహ్మము గురించి తెలుసుకోవాలి. ఎందుకు? బ్రహ్మవిత్ ఆప్నోతి పరంతతేష అభ్యుప్త. బ్రహ్మమును ఎవ్వరు తెలుసుకొంటారో అట్టివాడు సర్వము కంటే పరమై శ్రేష్టమై మహత్తరమై విరాజిల్లగలడు. ఇది వేదోపనిషత్తులచే బ్రహ్మమును ఎరిగిన తత్వజులచే చెప్పబడుచున్నది. వేదములలోని ఋకులచే సత్యమును ఎరిగిన ద్రష్టలచే గానం చేయబడుతోంది. మాకు స్వానుభవం కూడా. అట్టి బ్రహ్మము ముఖ్యంగా మూడు లక్షణములు కలిగినదై ప్రకటితమగుచున్నది. సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ. 1. సత్యం. సత్లక్షణము నేను ఉన్నాను అను బుద్ధి యొక్క అనుభూతియే సత్. ఉనికి ప్రేజెన్స్ అననది ఈ జీవుని సహజ స్వభావమే. బ్రహ్మము యొక్క లక్షణమగు ఉనికిని సమాశ్రయించి ఇక తదితరమైనదంతా ఉనికిని పొందుచున్నది. వాస్తవానికి బ్రహ్మమునకు మాత్రమే స్వకీయమైన ఉనికి. తదితరము బ్రహ్మము యొక్క భావన చమత్కారమునకు కించిత్ కూడా అన్యము కాదు. నటుడు ఉన్నాడు కాబట్టి నటించటము, పాత్ర యొక్క నవరస భావాలు మొదలైనవి ఉంటాయి కదా. కనుక బ్రహ్మము గురించి చెప్పుచున్నప్పుడు తత్సత్యం తదితరం కల్పన అనబడుచున్నది. జాగ్రత్ స్వప్న సుషుప్త సంబంధమైన సర్వకల్పనలకు మునుముందే ఉన్నట్టిది బ్రహ్మము అని అనబడుచున్నది. 2. జ్ఞానం చిత్ లక్షణము బ్రహ్మము ఎరుగుటాను స్వకీయ కేవల ఆబ్సొల్యూట్ లక్షణము కలిగి ఉన్నది. విలక్షణ లక్షణముచే తనకు తానే ఎరుగుబడుచున్నదిగా ఆగుచున్నదంతా కల్పించుకొని ఆస్వాదించుచున్నది. జ్ఞానము చేతనే స్వరూప స్వభావములకు ఆవలైవల వెలుగొందుచు సర్వము తానే అయి ఉండి కూడా ఒక్కొక్కసారి తన కల్పనలోని ఒక విభాగమున నందు నేను వేరు, తెలియబడేది వేరు అనే పరిమిత భావము పొందుచున్నది. ఎరుగుచున్నట్టిది ద్రష్ట, ఎరుగబడుచున్నట్టిది దృశ్యము, ఈ ఉభయము అఖండ జ్ఞాన స్వరూపమే. అనంతం స్వస్వరూపమగు పరబ్రహ్మము దేహముల రాకపోకలకు గాని దేశకాలములకు గాని మరింకెట్టిదాని చేతగాని పరిమితము కాదు. కనుక అనంతం అపరిమితం అని చెప్పబడుతోంది. కల కనుచున్నవాడు కలతో ముగేడు కదా. అట్లాగే బ్రహ్మము దేనిచేతను ముగింపబడినది కాదు. దేహములు, కర్మలు, సంబంధములు, జ్ఞాన అజ్ఞానములు మొదలైనవేవి అద్దానిని పరిమితము చేయలేవు. కనుక అది అనంతము. అట్టి బ్రహ్మము ఉన్నదెక్కడ? నిహితం గుహాయం. ఎక్కడ ఆలోచనలు జనిస్తున్నాయో, భావముల ఉత్పత్తి అగుచున్నాయో అట్టి స్థానమే హృదయం. అది అవ్యాకృతము. ఇట్ ఈజ్ నాట్ ఎక్స్టెండెడ్ టువర్డ్స్ ఎనీ సైడ్, ఇట్ ఈజ్ ఇన్ ఇట్ సెల్ఫ్ అని కూడా చెప్పబడుతోంది. అట్టి స్వీయ హృదయ గుహయ యోగులు బ్రహ్మమును సందర్శించున్న స్థానము. స్వస్వరూప భావాతీత రూపము. ఎవడు సర్వమునకు పరమగు బ్రహ్మమును, జగత్తులకు ద్రష్టత్వమునకు ఆదిస్వరూపము అగు హృదయాకాశములో సందర్శించుచున్నాడో అట్టివాడు సో అస్నుతే సర్వాన్ కామాన్ సహ, పొందవలసినదంతా పొందినవాడై ఉంటున్నాడు. బ్రహ్మణ విపశ్చితేతి. సర్వజుడై నిగుఢమగు బ్రహ్మమును సర్వవేళలా ఉన్నట్లుగా దర్శిస్తూ బ్రహ్మమే తానే నిత్య ప్రకాశమానుడై ఉంటున్నాడు. సర్వవస్తువులకు వస్తుత్వము ప్రసాదించువాడై, నియతి యొక్క నియామకుడై, కేవల చైతన్య స్వరూపుడై, సర్వమును చైతన్యపరచువానిగా తనను తాను దర్శించుచున్నాడు. సర్వము తానే అయి ఉండగా క్రొత్తగా కోరుకోవలసినదేముంటుంది? ఆత్మాత్ ఆకాశాత్ ఇత్యాది. తస్మాద్వా ఏతస్మాత్ ఆత్మని ఆకాశః సంభూతః ఆత్మానుసర్దమునకు పరమార్థము సత్యజ్ఞానానందలక్షణ సమన్వితము అయి ఉన్నది. ఈ జీవుని వాస్తవ నిజసహజరూపము అగు ఆత్మ లేక పరబ్రహ్మము నుండి, జలం నుండి తరంగములు వలె, బంగారము నుండి ఆభరణములు వలె, శిల నుండి శిల్పములు వలె, ఈ తదితరము వలె కనిపించేదంతా ప్రదర్శితమై అనుభూత రూపము సంతరించుకుంటోంది. ఆత్మాత్ ఆకాశం. నిర్గుణము నిత్య సత్యము అగు ఆత్మ నుండి శబ్దము అను గుణము కలిగి ఉండి ఈ దేహములకు, భోజలగని వాయువులకు అవకాశము స్పెస్ కల్పించుచున్న ఆకాశము జనిస్తోంది. ఆకాశాత్ వాయుః. శబ్దము తన గుణ విశేషముగా గల ఆకాశము వలన శబ్దస్పర్శలు అనే ద్వి రెండు లక్షణములు గల వాయువు ప్రదర్శితమవుతోంది. వాయువు ఆకాశము నుండి జనించి ఆకాశమునందే సంచారములు కలిగి ఉంటోంది. వాయు అగ్నేహ వాయువు వలన శబ్దస్పర్శరూపములనే మూడు గుణములు గల అగ్ని జనిస్తోంది. అగ్నే ఆపహ. అగ్ని వలనూ శబ్దస్పర్శరూపరసములనే నాలుగు గుణములు గల జలమాపహ పుట్టుతోంది. అభ్యహ పృథివీ. జలము వలన శబ్దస్పర్శరుపరస్గంధములనే ఐదు గుణములు గల పృథివీ బయల్వెడలుతోంది. పృథివీ నుండి ఆహారధాన్యములు ప్రసాదించు మొక్కలుల తలు వృక్షములోషధులు జనిస్తున్నాయి. ఓషధుల వలన అన్నము, ఆహారరసము. అట్టి అన్నము నుండి ఆహారరసము రేతస్సు రూపమును దాల్చి తల, కాళ్ళు, చేతులు మొదలే అన్నిటితో కూడిన పురుషుడు జీవుడు దేహధారుడుగా ఆగుచున్నాడు. సవా ఏష పురుషో అన్న రసమేహ. కుండ అంతా మట్టియే అయిన తీరుగా ఈ పురుషుడు అన్నరసమయ స్వరూపుడు. శబ్దస్పర్శరు పరస్గంధముల భావన వలనే తేజోసంభూతుడై పురుషుడు జీవిస్తున్నాడు. అట్టి అన్నరస రూపమగు రేతస్సు రూపుడగు ఈ పురుషుని సమస్త అవయవములలో శిరస్సు ప్రధానమైనది. దేహము యొక్క కుడేడమ విభాగములకు శిరస్సే ఆత్మ ముఖ్య విభాగము. ఇదంతా గోవు యొక్క పుచ్చ ఊర్ధ్వ భాగము వలె ఈ మానవ శిరస్సు ఆకారము కలిగి ఉంటోంది. అట్టి ఈ శరీర వృక్షమును అన్నమయ శరీరమును ఆశ్రయించి ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ ఆనందమయ కోశములు ప్రవర్తిల్లుచున్నాయి. రెండవ అనువాకము అన్నమయ ప్రాణమయ. అన్నమయ పురుష శరీరము. అన్నాత్వై ప్రజాః ప్రజాయంతే యాః కాశ్చ పృథివీం శ్రితాః జీవంతి. అన్నము నుండే ఈ భూమిని ఆశ్రయించియున్న సమస్త దేహులు జనులు పుట్టుచున్నారు. జీవులందరూ అన్నముచేతనే జీవిస్తున్నారు వృద్ధి చెందుచున్నారు. దేహానంతరము ఈ అన్నమయ దేహము అన్నము రూపమునే పొందుచున్నది. అన్నం హి భూతానాం జ్యేష్ఠం. అన్నముయే భూతజాలమంతటికీ శ్రేష్టమైన వస్తువు. అన్నమును సర్వౌషధము అని అందుకే పిలుస్తున్నారు. అన్నముచేతనే సర్వజీవులు నిర్మితమగుచున్నారు. అన్నాత్ భూతాని జాయంతే జాతాని అన్నేన వర్ధంతే అద్యతే అత్తి చ భూతాని. ఆహారమును ప్రాణులను భక్షిస్తున్నారు. చివరికి ప్రాణులను అన్నమే భక్షిస్తోంది. అన్నము అద్ అను ధాతువు నుండి చెప్పబడుచున్నది. అది తినబడునది తిననది కూడా. తస్మాత్ అన్నం తత్ ఉచ్యత. అన్నమును బ్రహ్మముగా ఉపాసించాలి. అన్నం బ్రహ్మ. అన్నము జీవులచే హరింపజేయబడుచు ఆ అన్నం జీవులను హరిస్తోంది కూడా. కనుక ఆహారము అని కూడా అంటున్నారు. ప్రాణమే పురుష శరీరము. ఈ విధంగా అన్నమాహారము చేత నిర్మితమయ్యున్న ఈ భౌతిక దేహమునకు వేరైన మరొక దేహతత్వము దానియందు వేంచేసి ఇద్దానిని ఆశ్రయించి ఉన్నది. అట్టి ప్రాణము శక్తిరూపము. ఈ దేహము యొక్క కాళ్ళు చేతులు మొదలైన సర్వ విభాగములలో ప్రాణశక్తి నిండి ఉన్నది. ఈ దేహము చలనవంతమవటానికి ప్రాణమే శక్తిరూపంగా కారణమగుచున్నది. అట్టి ప్రాణమేమనే రెండవ పురుషకార దేహము అన్నమయ దేహమువలెనే శిరస్సు పార్శ్వములు కలిగి ఉన్నవి. శిరస్సు ప్రాణము బాహ్యము నుండి వాయువును ముఖ ముక్కుల ద్వారా దేహములోనికి స్వీకరించు శక్తి. దక్షిణ కుడి భాగము వ్యానము శరీరమంతా వాయువును నింపి ఉంచు శక్తి. ఉత్తర ఎడమ భాగము అపానము శరీరము నుండి వాయువు బయటకు ప్రసరించేయు శక్తి. సమానము ఆకాశము నందు వాయువును అంతటా వ్యక్తీకరణముగా విస్తరింపజేయుచున్న శక్తి. ఈ విధంగా అన్నమయ దేహమునకు శిరస్సు కాళ్ళు చేతులు ఉన్నట్లే ప్రాణమయ దేహమునకు కూడా ఉన్నాయి. అట్టి ఆకాశము నందు వాయువును కదల్చు ఆధారశక్తియగు సమానవాయు అన్నరస వికారముగా ఫార్మ్యులేట్ ఆస్ ఫిజికల్ ఫార్మ్ అగుచున్నది. సర్వ జీవులకు ఆయువు రూపముగా ప్రదర్శనమగుచున్నది. ఈ భౌతికమైనదంతా ప్రాణశక్తియందు స్థానము కలిగి ఉన్నది. అట్లాగే ఆ ప్రాణశక్తి ఈ భౌతిక రూపమునందు నిక్షిప్తమయ్యున్నది కూడా. ప్రాణశక్తి ఆత్మకు అభిన్నమై ప్రవర్తనశీలము క్రియాశీలకము అయి ఉంటోంది. ప్రాణమయుడగు ఆత్మయే దేహముల భౌతిక రూపముగా కూడా కనబడుచున్నది. ఈ స్థూలదేహము నిలవటానికి ప్రాణమే ఆధారము. స్థూలదేహములో అణువణువు శక్తి రూపంగా ఉన్నదే ప్రాణము. ప్రాణము ఉత్క్రమణము పొందిన మరుక్షణం ఈ శరీరములోని విశేషములన్నీ క్రుళ్ళిన పండువలే నశిస్తున్నాయి. ప్రాణం దేవాహ ఇంద్రియములు అను ప్రాణంతి. ప్రాణశక్తిని అనుసరించే ఇంద్రియ దేవతలు ఇంద్రియములు. దేహములో నివసించే ఇంద్రియ ప్రజ్ఞాదేవతలు సర్వదా దేహమునందు ప్రవర్తిల్లుచున్నారు. ప్రాణము బలహీనమైతే ఇంద్రియములు కూడా బలహీనమవుతాయి. అనగా ఇంద్రియ దేవతలు దేహము నుండి నిష్క్రమిస్తున్నారు. ఏ ప్రాణబ్రహ్మ ఉపాసతే ప్రాణోహి భూతానాం ఆయుహతే సర్వం ఆయుహయాంతి. ప్రాణము బ్రహ్మమే అని ఉపాసించువారు ఉత్తమ ఆయుష్షును పొందుచున్నారు. ప్రాణశక్తి ఆహారము నుండి లభించే రసశక్తిని ఉపాహారముగా చేసుకుని ఈ జీవుని దేహములో క్రియలు చేస్తూ ఉన్నది, క్రియాకారకమగుచున్నది. అందుచేత ప్రాణోహి బ్రహ్మం, ప్రాణము బ్రహ్మమే అయి ఉన్నది. మూడవ అనువాకము మనోమయ శ్లోక్. తస్మాద్వా ఏతస్మాత్ ప్రాణమయత్ అన్యో అంతరాత్మా మనోమయః అతేన ఏష పూర్ణః. అట్టి ప్రాణమయ స్వరూపమునకు వేరైన మనోమయ పురుషుడు ఉన్నాడు. ఆయన తనయందు ప్రాణశక్తిని తన పురుషకారముగా కలిగి ఉన్నారు. అనగా ప్రాణము మనోమయని పురుషకారమే. ఎనర్జీ ఇజ్ వర్క్మన్షిప్ ఆఫ్ ద థాట్. అట్టి తనయందు ప్రాంతత్వమును అంతర్గతముగా కలిగియున్న మనోమయ పురుషునికి శిరస్సు యజుర్వేదములోని పురుషుని గురించిన ఆత్మ గురించిన అభివర్ణనములు, దక్షిణ కుడి విభాగము ఋగ్వేదము, రుక్కులు మంత్రములు వర్ణించి ఋగ్గానము, ఆత్మతత్వస్తుతి, ఉత్తర ఎడమ విభాగము సామవేదము, సామములు స్తోత్రములు ఆత్మ బ్రహ్మము గురించి సిద్ధాకరిస్తూ వివరిస్తున్న బ్రాహ్మణములు, ఆత్మ గురించి చెప్పు సోహం తత్వం మొదలైన తత్వ మహావాక్యములు, మనస్సు ప్రాణముచే పూర్ణమయ్యున్నది. మనస్సు కూడా స్థూల దేహము, ప్రాణదేహముల వలె ఈ జీవునికి దేహమే. అనగా ఈ జీవుడు భౌతిక దేహుడే, అన్నమయ దేహుడే కాకుండా ప్రాణమయ దేహుడు, మనోమయ దేహుడు కూడా. అంగిరసుడు మొదలైన ఋషువుల ప్రవచనములు, అథర్వణవేదము ఈ మనోమయ పురుషుని నిర్వచిస్తూ ఇంకా ఇట్లా వర్ణిస్తున్నాయి కూడా. అయితే యతో వాచో నివర్తంతే అప్రాప్యమనసా సహ. ఇద్దానిని వాక్కు మనస్సు నిర్వచించలేక అభివర్ణించలేక వెనుకకు మరలుచున్నాయో అదియే ఆనందమయమగు ఆత్మ. ఆనందో బ్రహ్మణో విద్వాన్ న బిభేతి కదాచన ఇతి. అట్టి ఆత్మను మనస్సుతో ఎరిగినప్పుడు ఇక ఈ జీవుడు దేనికి భయము పొందడు. మనస్సు ఆత్మకు శరీరము. మనస్సుకు పూర్వమే ఉన్న ఆత్మచే మనస్సు నింపబడినదే ఉన్నది. యహ పూర్వస్య తస్మాద్వా ఏతస్మాత్ మనోమయత్. నాలుగవ అనువాకము విజ్ఞానమయ. ఇప్పటివరకు అన్నమయ పురుషుడు ప్రాణమయ పురుషుని యందు, ప్రాణమయ పురుషుని పురుషకారంగా, ప్రాణమయ పురుషుడు మనోమయ పురుషుని యందును, మనోమయ పురుషుని పురుషకారముగా పూర్ణమై నిండియున్నారనుకున్నాము కదా. అట్టి మనోమయ పురుషుడు ఇద్దానియందు ఏర్పడినవాడే ఉన్నాడు అనునది ఇప్పుడు గమనిద్దాము. ఎరుకెరుగుటయే స్వరూపముగా గల విజ్ఞానమయ పురుషుని యందు పురుషకారముగా మనోమయ పురుషుడు పూర్ణుడై నిండి ఉన్నాడు. అట్టి విజ్ఞానమయ పురుషునికి శిరస్సు, హేడ్, శ్రద్ధ, కాన్సంట్రేషన్ అండ్ అటెన్షన్, దక్షిణ విభాగము, ఋతువు, రుక్కులు ఈ జీవాత్మ యొక్క సహజ సత్యనిత్య ఆత్మస్వరూపము గురించి చెప్పే పరాకాష్ఠ పాఠ్యాంశ సారము, ఉత్తర భాగము సత్యము అసత్తుకు ఆవల అమృత కేవల యథాస్వరూపమగు ఆత్మ యోగము జీవబ్రహ్మముల ఏకత్వము కలయిక, విజ్ఞానాత్మ ప్రతిష్ఠితమగు పుచ్చము స్థానము, మహత్తత్వము సర్వాత్మకత్వము, జగదాత్మకత్వము ఈ ఒక దేహము మాత్రమే కాకుండా సర్వదేహములలోని నేనైన నేను రూపము ఈ విధంగా సత్యదస్సులచే గానము చేయబడుచున్నది. విజ్ఞానం యజ్ఞం తనుతే విజ్ఞానము ఎరుక తెలివి. విజ్ఞానమే ఈ లోకాలలో జరుగుచున్న సర్వుల యొక్క కార్యక్రమముల రూపములను దాల్చుచున్నది. విజ్ఞానము యజ్ఞములను తన శరీరములుగా కలిగియున్నది. సమస్తమునకు మొట్టమొదటిది విజ్ఞానమే. ఇదియే బుద్ధి అని కూడా అనబడుచున్నది. విజ్ఞానం దేవాహ సర్వే. సర్వదేవతల స్వరూపము ఈ విజ్ఞానమే. బ్రహ్మజ్యేష్ఠం ఉపాసతే విజ్ఞానం బ్రహ్మచేత్వేద. ఓ శిష్య, విజ్ఞానము మహత్స్వరూపమే, బ్రహ్మమే, అనుమానం లేదు. విజ్ఞానము చేతనే ఈ జీవుడు సంసారములో ప్రవేశిస్తున్నాడు. అయితే బ్రహ్మమును ఏమరుస్తున్నాడు? అట్టి ఈ జీవుని యొక్క మహద్బ్రహ్మము ఉపాసన చేతనే పునః అనుభవముగుచున్నది. ఒకనొక జీవుడు ఆత్మజ్ఞానైశ్వర్యము సంపాదించి త్రిమూర్తుల పదములను స్వీకరించగలుగుచున్నాడు. బ్రహ్మము యొక్క ఉపాసనచే ఇంద్రుడు వరుణుడు మొదలైన వారు జ్ఞానేశ్వర్యులు అగుచున్నారు. ఈ విధంగా విజ్ఞానము చేతనే జీవుడు అనుస్థితి త్రిమూర్తుల స్థానములు కూడా సిద్ధింపబడుచున్నాయి. అన్నమయంలో ప్రాణమయం, ప్రాణమయంలో మనోమయం, మనోమయంలో విజ్ఞానమయం, అన్నమయము ప్రాణమయంలో, ప్రాణమయము మనోమయంలో, మనోమయము విజ్ఞానమయములో. ఈ విధంగా దేహములు జీవునకు ఏర్పడినవే ఉన్నాయి. విజ్ఞానమయ దేహమును ఆత్మగా తెలుసుకొని బ్రహ్మముగా దర్శించుచు అనుభూతపరుచుకొనువాడు ఈ అన్నమయ ప్రాణమయ ఆ మనోమయ దేహ సంబంధములైన సర్వదోషములను అధిగమించి విజ్ఞానమయ స్వయమాత్మ స్వరూపుడగుచున్నాడు. అట్టివాడు ప్రజ్ఞానం బ్రహ్మ అనబడు విజ్ఞానమయ దేహముతో అన్నమయ ప్రాణమయ ఆ మనోమయ దేహములచే పొందవలసినవిగా అనిపించుచున్నవన్నీ పొందినవాడగుచున్నాడు. అట్టి విజ్ఞానమయాత్మ మనోమయాత్మకు అంతరమున కేవలాత్మగా సర్వదా ప్రకాశించుచున్నదే ఉన్నది. ఐదవ అనువాకము ఆనందమయ. ఆనందమయాత్మ ఇంకా కూడా తస్మాత్ ఏ తస్మాత్ విజ్ఞానమయత్ అన్యో అంతర ఆత్మానందమయః తేన ఏష పూర్ణః. విజ్ఞానమయాత్మకు వేరై విజ్ఞానమయాత్మకు అంతరముగా ఆనందమయాత్మ వెలుగొందుచూ ఉన్నది. విజ్ఞానమయాత్మ ఆనందముచే పూర్ణమయ్యున్నది. ఆనందమయాత్మ పురుషుడుగాను విజ్ఞానమయాత్మ పురుషకారముగాను ఏర్పడినవై ఉన్నాయి. ఆనందమయాత్మ పురుషునికి శిరస్సు ప్రియము ప్రేమభావన ఇష్టము ప్రియమేవ శిరః. దక్షిణ పక్షము మోదము సంతోషము మోదోదక్షిణ పక్షః. ఉత్తరపక్షము ప్రమోదము ప్రమోద ఉత్తరః. ఆత్మ ఆనందము ఆత్మానందము ఆనంద ఆత్మ. ఆధారము పుచ్చము బ్రహ్మము బ్రహ్మపుచ్చ ప్రతిష్ట. ఆరవ అనువాకము సత్ అసత్. అన్నమయ దేహమునందు ప్రాణమయ దేహము, ప్రాణమయ దేహమునందు మనోమయ దేహము, మనోమయ దేహమునందు విజ్ఞానమయ దేహము, ఈ విజ్ఞానమయ దేహమునందు ఆనందమయ దేహము అనబడు పంచ దేహదేహాంతరములకు దేహి వేరని అట్టి దేహమే తానని ఎవడు ఎరుగుచున్నాడో అట్టివాడు ఆత్మను ఎరిగినవాడగుచున్నాడు. బ్రహ్మదుడై బ్రహ్మమును ఎరిగి బ్రహ్మమే తానే ప్రకాశించుచున్నాడు. నేను బ్రహ్మమునే అను దానికి వేరైనదంతా అసత్తే. బ్రహ్మము సత్తా అసత్తా? ఉన్నట్టిదా లేనట్టిదా? ఈ ఇంద్రియ విషయ ప్రపంచమునకు వేరుగా బ్రహ్మమనబడినదేదీ లేదు అని ఎవడు భావన చేస్తాడో అతడు అన్నమయ దేహమే నేను మొదలైన పరిమితులకు లోను అయి ఉంటున్నాడు. అట్టివానికి కేవలాత్మానుభవము దృష్టికి రానిదే అగుచున్నది. అట్టివాడు నేను లేనే లేను. కాని ఈ దేహము, దృశ్యము, ప్రాణములు, మనస్సు, విజ్ఞానము, చిత్తము, ఆనందము మాత్రము సత్యమే అని అన్నట్లు అవుతుంది. అతడు తన బ్రహ్మతత్వమును, తన అనునిత్యమగు ఉనికిని తానే తిరస్కరించువాడగుచున్నాడు. అసత్తే ఉన్నది, బ్రహ్మము లేదు అనుభావనను ఆశ్రయించువానికి బ్రహ్మమే లేనట్లే అనిపించుచున్నది. అసత్ ఏవ సభవతి అసత్ బ్రహ్మ ఇతి వేద చేత్, అస్తి బ్రహ్మ ఇతి చేత్ వేద, సంత్ మేనం తతో విదృతి. బ్రహ్మము ఉన్నది అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ ఆనందమయ దేహములకు దేహిగా నేను బ్రహ్మమునే అయి ఉన్నాను అనునదే తత్వవాక్యార్థము. తత్వం మహావాక్యమును మహనీల అభిప్రాయమును గౌరవిస్తూ విశ్వసిస్తూ అందుకుగాను ప్రయత్నశీలుడై అనునిత్య స్వాభావికత్వమును ఎవడు అభ్యాసము చేస్తూ ఉంటాడో అట్టివాడు తస్య ఏష శరీర ఆత్మ. అట్టివాడు ఆత్మయే తన శరీరముగా కలవాడగుచున్నాడు. బ్రహ్మము ఉన్నది, బ్రహ్మమే ఉన్నది, ఇదంతా బ్రహ్మము యొక్క ప్రత్యక్ష రూపమే. నేను అట్టి సదా శివబ్రహ్మమునే. జీవుడు, ఈ జీవునికి అనుభవమగు జగత్తు మొదలైనవన్నీ సదాశివస్వరూపుడనగు నా స్వకీయ లీలా వినోదకల్పనయే అని అనుభవపూర్వకముగా అనుభూతపరుచుకొనుచున్నాడు. తనను తాను సర్వదా సదా ప్రత్యేకమై ఉన్నాను అని గమనించుచున్నాడు. ఆచార్యుల ప్రశ్నలను విని సమాధానము వినియోచించి విజ్ఞానమై కోసమునకు ఆత్మయగు ఆనందాత్మయే నేను అని ఎరుగుచున్నాడు, ఆస్వాదిస్తున్నాడు. సర్వత్రా ఆత్మయే కాబట్టి తనను తాను సమస్తమునకు సర్వాంతర్యామిగా దర్శించుచున్నాడు. శిష్య ప్రశ్న, గురువర్యా, పంచకోశములకు అంతరమున దేహి అయి ఆత్మ లేక బ్రహ్మము ఈ జీవుని వాస్తవ సహజ స్వరూపముగా వెలుగొందుచున్నది అని తమరు సిద్ధాంతీకరించున్నట్లుగా నేను గమనిస్తున్నాను. అయితే గురుదేవా, మీరు చెప్పుచున్న నేను బ్రహ్మమును, పంచకోశములు నా కల్పన విభాగములోనివి అని అనేక మంది జీవులు గమనించటములేదు. నేను అన్నమయ దేహమును, ఈ దృశ్యములో ఒక వస్తువు వంటివాడిని అనియే అనుకుంటూ ఉన్నారు. ఎందుచేత? పంచకోశములు అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ ఆనందమయ. నా మరొక ప్రశ్న ఏమిటంటే, ఎవడు బ్రహ్మమును తన యొక్క బ్రాహ్మిస్థితి స్వరూపములను ఎరుగడో అట్టి జీవుడు దేహపతనానంతరము తిరిగి ఈ త్రిలోకములలో జీవుడై పుట్టుచున్నాడా? ఈ లోకములను పొందలేకపోవుచున్నాడా? బ్రహ్మజ్ఞాని తిరిగి ఈ లోకములను పొందుచున్నాడా? పొందుటలేదా? లేక బ్రహ్మమును ఎరిగిన విద్వాంసుడు బ్రహ్మమును పొంది ఇక ఈ లోకములకు తిరిగి రాకుండా ఉంటున్నాడా? బ్రహ్మజ్ఞాని అజ్ఞానుల విషయంలో తదనంతర జన్మల విషయమై భేదమేమన్నా ఉంటుందా? ఉండదా? గురుదేవుని సమాధానము. శిష్య, నీ ప్రశ్నకు సమాధానంగా ఆత్మ యొక్క స్వకీయ వినోదరూప అన్యత్వ కల్పన గురించి విను. ఆత్మ సర్వదా ఏకము అఖండమే. అంతేగాని జీవాత్మగా గాని దేహములుగా గాని ఎప్పుడు అగుచుండటమే లేదు. అయితే సో అకామయత బహుశ్యాం ప్రజాయేయ ఇతి. ఆత్మ ఒకానొకప్పుడు అనిర్వచనీయ కారణంగా ఏకము ఖండము అగు నేను అనేకమును కల్పించుకునేదునుగాక, అనేకముగా అయ్యేదనుగాక, అనేక రూపములుగా అయి ఆస్వాదిస్తానుగాక అను ఊహా భావన ను పొందుచున్నది. స తపో అతప్యత, తపస్సు తపన నిర్వర్తించుచున్నది. దృశ్యకల్పన రూపంగా ఈ సర్వమును తనకు తానే స్వప్నమువలే సృజించుకొనుచున్నది. ఇక్కడ కనబడుచున్నదంతా సృష్టించుకొని ఇద్దానియందు చైతన్య రూపమున అనుప్రావిశత్ ప్రవేశించుచున్నది. సత్యమూర్తివంతమైన కనిపించే పృథివీ, జలము, అగ్ని, వాయువు, ఆకాశము మొదలైనంతగాను అసత్య అమూర్తివంతమైన అనుభవముగు మనోబుద్ధి చిత్త అహంకార రూపంగాను దేశకాలములుగాను తానే అగుచు, తానే ప్రవేశించి తనకు తానే అద్దానికి పరిమితమును లిమిటెడ్నెస్, బౌండెడ్నెస్ కల్పించుకుంటోంది. నిరుక్త అనిరుక్తములు, సామాన్య విశేషములు నిలేంచన నిలేంచ ఆశ్రయసహితమైనది, ఆశ్రయరహితమైనది. విజ్ఞానంచ విజ్ఞానంచ తనకు తెలిసినవి, తెలియనివి. సత్యముగా తెలియబడినది అనృతము, అసత్యముగా తెలియబడుచున్నది. ఇవన్నీ ఆత్మ కల్పించుకొనుచున్నది, అవన్నీ తానే అగుచున్నది కూడా. అద్వితీయమై వెలుబొందుచున్నది అట్టి ఆత్మ ఏది ఏ తీరుగా సత్యమనో సత్యమనో, నిత్యమనో అనిత్యమనో, సుఖమనో దుహకమనో సంకల్పించుకొనుచున్నదో అది అట్లే సిద్ధించినదే అనుభూతమగుచున్నది. ఇక్కడ ఏకించిత్ ఏ తీరుగా ఆత్మ సత్యమని అనుకుంటే అది అతీరుగా సత్యముగా అగుచున్నది. యద్భావం తద్భవతి. అందుచేత ఆత్మను సత్యసంకల్పితాను ఏది సత్యమనుకుంటే అది అట్లే అగుచున్నది అని ఆత్మజగత్తుల పరంగా నిర్వచించబడుతోంది. వాస్తవానికి ఆత్మ సర్వదా కేవలమయ్యున్నది. అద్దానిపట్ల జీవుడు, లోకములు మొదలైనవి లేవు. లేని వాటి గురించి ఎప్పుడు ఏమగుచున్నది అను మీమాంస వదిలిపెట్టండి. ఒకడు ఏ విధంగా భావించినా కూడా అతడు తనను తాను అనబడు ఆత్మత్వము వదలుటయలేదు. ఆత్మకు అన్యమైన దేనికి స్వతహగా ఉనికి లేదు. ఏడవ అనువాకము రసో వై అయం పురుషః అసద్వా ఇదం అగ్ర ఆసీత్. ఈ ఇంద్రియములకు వర్తమానమున ఈ జీవునికి అనుభవముగుచున్న నామరూపాత్మకమైనదంతా మొట్టమొదటగా లేదు. మొదట ఇది అసత్తు, దాట్ విచ్ ఇజ్ నోట్ ఎగ్జిస్టెంట్, అయి అవ్యాకృతమై, అనెగ్జిబిటెడ్, అవ్యవహారికమై, అప్రదర్శితమైయున్నది. ఇదంతా ఆత్మయందు ఆత్మగానే ఉన్నది. ఇప్పుడు కూడా ఆత్మకు వేరే ఎక్కడా ఏదీ అన్యముగా లేదు. వేరుగా ఉంటే ఆత్మ అనన్యము ఎట్లా అవుతుంది? ఆత్మయందు ఈ జగత్తు ఉన్నదా అనుదానికి సమాధానం విను. జాగ్రత్తలో ఈరోజు రాత్రి నిద్రించటం జరిగినప్పుడు కనిపించబోవు స్వప్నములోని దృశ్యజాలమువలే. ఒక గాయకుడు గాఢనిద్రపోవుచున్నప్పటి అతని జాగ్రత్ అనుభవములు సంగీత కళా నైపుణ్యము మొదలైన వాటివలే. గొప్ప కథ రచించబోవు గొప్ప రచయిత యొక్క కథాకల్పనకు మునుముందుగా, రచన ప్రారంభమైన తరువాత రూపుదిద్దుకోబోవు కథలోని పాత్రల యొక్క పరస్పర సంబంధముల వలె. నిశ్చల జలములో ఆ తరువాత ఏర్పడు చంచలము వలన కనిపించు తరంగముల ఆకారముల వలె. అసత్ రూపము అప్రదర్శిత నాస్తి రూపము దాల్చి ఉన్నది. ఎప్పుడో ఒక సమయ సందర్భములలో ఆత్మ యొక్క వ్యవహారికత్వము కారణంగా సంప్రదర్శనమై సత్తుగా ఉన్నదిగా రూపము పొందుచున్నది. అవ్యాకృత పరబ్రహ్మమే స్వయముగా జగత్సత్త రూప దృశ్య ప్రపంచత్వము సంచరించుకొనుచున్నది. అంతేగాని బ్రహ్మమునకు లేక ఆత్మకు వేరుగా ఏ కారణం చేతను ఇదంతా ఆత్మయందు కనిపించటం లేదు. అందుచేత జగత్తు ఆత్మకు స్వయంకృతము, స్వయంభావన, స్వయం రచన అని చెప్పబడుతోంది. ఆత్మ దృక్ చైతన్యము, ద్రష్టత్ దృశ్యము అను త్రిమూర్తి స్వరూపము అనబడుచున్నది. ఈ కనబడే నామరూపాత్మకమైనదంతా బ్రహ్మము యొక్క స్వీయానుభవ రచన విజృంభణమే. ఏ కారణం చేత ఈ జగత్తు ఆత్మ తన యొక్క భావన కల్పనగా రచించుకొనుచున్నదో ఆ కారణం చేతనే స్వయంకృత అని ఆత్మ పిలువబడుతోంది. రసోవై సహా, ఇదంతా ఆత్మ యొక్క ఆనందరస ప్రదర్శనమే. ఆత్మేందు ఆత్మచే ఆత్మకు అభిన్నమై కల్పించబడి ఆత్మచేతనే అనుభవించబడు ఈ జగత్తు ఎట్లా రూపుదిద్దుకుంటోంది? లీలా వినోదంగా స్వయంకృత రసానుభూతిగా తన ఈ రసప్రదర్శనచే జీవుడు దీనినంతటినీ తన సుఖమయరూపముగా తలచుచున్నాడు. సుఖ స్వరూపమగు పరబ్రహ్మము తన హృదయాకాశమున తన సుఖస్వరూపమును ప్రదర్శించుటచేతనే ఈ ప్రాణాది వ్యాపారములు ఏర్పడినవగుచున్నాయి. ప్రాణములు బ్రహ్మము యొక్క ప్రియరూపమే. సుఖభావనయే ప్రాణస్వరూపమై ప్రాణశక్తి సుఖరూపముగా అనుభవమగుచున్నది. బ్రహ్మము యొక్క సుఖభావనయే. ఒకటి, జీవుడు సుఖముగా దర్శించుచు అనుభవము పొందువాడు. రెండు, ప్రాణశక్తి సుఖమే భావన ఎనర్జీ కలయిక ఏర్పడుచున్నది. జగద్దృష్టిని స్వీయ సుఖమయ కల్పనగా నిర్మించుకొని జగద్దృష్టి నుండి జగత్సృష్టిని పొందుచున్నది. అనగా దృష్టియే సృష్టి. తన దృశ్యరూపమగు అట్టి సృష్టిలో ప్రవేశించి స్వీయ చమత్కారము చేత స్వకీయ సృష్టియందే సంచరిస్తూ నేను ఏదో ఎవరిదో సృష్టిలో ప్రవేశించాను, ఇదంతా నాకు అన్యము బంధము అని భావించి ఉపాధి పరంపరలు కొనసాగించనారంభిస్తోంది. అనాత్మమైనది బంధప్రదమైనదంతా పొందటం జరుగుతోంది. ఆత్మచేత ఆత్మకు అన్యమైనది భావించబడేదంతా అసత్ అని పిలువబడుతోంది. బ్రహ్మమే స్వీయభావన క్రమముచే జీవుడుగా కనబడుచున్నది. జీవుడు సర్వదా బ్రహ్మమే అయి ఉన్నాడు. అభయం. ఏది సర్వదా సత్స్వరూపమై ఉండియున్నదో అదియే ఉద్భవిస్తోంది. ఆ పరమాత్మ స్వతహగానే ఆనందమయుడు, రసస్వరూపుడు. రసం హి ఏవ అయం లబ్ధ్వా ఆనందీ భవతి. రసస్వరూపుడగు భగవానుని నుండి ఆనందము పొందటం చేతనే ఈ జీవుడు ఆనందము కలిగినవాడై ఉంటున్నాడు. హృదయాకాశంలో ఆనందము లేకుంటే ఎవ్వడు మాత్రం ఎట్లా జీవించగలడు? ఈ జీవించటము అననదంతా పరమాత్మ యొక్క ఆనందస్ఫురణ విశేషమేగాని మరింకొకటేదీ కాదు. అఖండుడు, అద్వితీయుడు, అనన్యుడు అగు ఆత్మదేవుడు మన హృదయాకాశంలో ఆనందమ్యస్వరూపుడై సర్వదా వేంచేసియే ఉన్నారు. ఈ జీవుని సహజమగు ఆత్మరూపము అదృశ్యే, కంటికి కనబడనట్టి. అనాత్మ్యే, అభౌతికము నోన్ మటెరియల్ అయినట్టి. అనిరుక్తే, అనిర్వచనీయుడైనట్టి. అనిలయ, ఆధారరహితుడైనట్టి. అభయం, అభయస్వరూపుడైనట్టి. ఏ జీవుడు భగవంతుని తన హృదయస్థానమునందే పై విధంగా గుర్తించి దర్శిస్తాడో అథసో అభయం గతో భవతి, అతడు అభయస్వరూపుడై ఇప్పుడే ఇక్కడే ప్రకాశించగలడు. అభయం హి ఆత్మ. యదా హి ఏవ ఏష ఏతస్మిన్ ఉదరం అంతరం కురుతే అధ తస్య భయం భవతి. ఎప్పుడు ఈ జీవుడు అట్టి పరమాత్మస్థానము నుండి తన పట్ల తాను తన ఉదరమునందు వేరైన భావము పొందటము జరుగుచున్నదో అదియే సంసారము. స్వస్వరూప భావనతో అనగా ఇతడు దృశ్యముతో సందర్భములతో సంఘటనలతో సంబంధానుబంధ బాంధవ్యములతో నేను వీటిచే పరిమితుడను అను జీవాత్మ ధర్మమునకు పరిమితుడగుచు ఆశ్రయించుచున్నాడు, ఆ మరుక్షణమే భయము బయల్వెడలుచున్నది. ఎవ్వడు పరమాత్మతత్వమును స్వస్వరూప భావనతో చింతన చేయడో అతడు విదుషుడు పండితుడు అయినప్పటికీ భయము కొనసాగుచునే ఉండగలదు. ద్వితీయో భయం భవతి, అద్వితీయో అభయం. ఎనిమిదవ అనువాకము అభయానందము. ఆత్మ సర్వదా అభయస్వరూపము, అందుకు భిన్నమైనదంతా భయముతో కూడినదే. అట్టి పరమాత్మ పట్ల భయము చేతనే అన్యముగా కనిపించేదంతా ఆత్మకు అధీనమై ప్రవర్తిస్తోంది. భీష అస్మాత్ వాతః పవతే, ఓ వాయువు ఆత్మ పట్ల భయముచేతనే ఆకాశమంతటా విచుచున్నది. భీష ఉదేతి సూర్యః, సూర్యుడు ఆకాశంలో భయముచేతనే ఉదయిస్తున్నారు. అగ్ని ప్రకాశించటము, ఇంద్రుడు ఇంద్రియములను లోకములను పరిపాలించటము, ఇదంతా ఆత్మ పట్ల భయముచేతనే జరుగుతోంది. ఈ దృశ్య ప్రపంచములో కనిపిస్తున్న మార్పు చేర్పుల చమత్కారమంతా పరమాత్మ పట్ల భయముచేతనే. మృత్యువు మార్పు ఏర్పడుచున్నదగుచున్నది. ఆత్మకు భయపడియే మృత్యువు తన పనిని తాను నిర్వర్తిస్తోంది. ఆనందమీమాంస. ఇప్పుడు ఆనందము యొక్క అవధుల గురించి ఒకానొక మీమాంసగా చెప్పుకుంటున్నాము. మానుష్యానందము, యౌవనదార్ఢ్యము, ఉత్సాహము, సాహసము, ధైర్యము, శక్తి గల వేదాధ్యయనము చేసినట్టి ఒక యువకుడు తన శక్తి సామర్థ్యములతో అనేక మందిని శాసించగలుగుచు తస్య అయం పృథివీ సర్వా విత్తస్య పూర్ణస్యత్. భూమిపై గల సంపదలన్నీ ఆతని సొంతమై ఆతని కనుసన్నలలో మెలుగుచున్నాయని అనుకుందాం. అట్టివానికి కలుగుచున్న ఆనందము ఒక మనుష్యానందముతో సమానము. శోత్రియస్య చ అకామహతస్య చ. అటువంటి ఒక మానుష్యానందమును ఒక శ్రోత్రియుడు, వేదముల హృదయమగు ఆత్మతత్వము తెలిసినవాడు, అకామహతుడు, కామములచే జయింపబడనివాడు, అగుమానవుడు ఇప్పుడే ఇక్కడే వస్తు విషయాదులు లేకుండానే పొందుచూ ఉన్నాడు. మనుష్య గంధర్వానందము అటువంటి మానుషానందమునకు వంద ఇంతల ఆనందము. ఎక్స్ ఒక వంద ఒక మనుష్య గంధర్వానందముతో సంగీతము ఇత్యాది కళలతో పరాకాష్ఠ ఆనందముతో సమానము. అయితే అది ఒక శ్రోత్రియుడైన ఆత్మతత్వవేత్త మరియు అకామహతుడు తాను ఉన్నచోటనే పొందుచూ ఉన్నాడు. దేవగంధర్వానందము మనుష్య గంధర్యానందమునకు ఒక వంద రెట్లు దేవగంధర్వానందము. అది కూడా కామరహితుడగు బ్రహ్మజ్ఞానికి ఇక్కడే లభిస్తోంది. పితృదేవతా చిరలోకానందము ఇది దేవగంధర్వానందమునకు నూరింతలు. అయితే ఇది కూడా వేదరహస్యము తెలిసిన అకామహతుడు పొందుచున్నాడు. అజానజానానందము అట్టి పితృలోకానికి నూరు రెట్లు దేవలోకములో జనించిన అజానజానానందము అగుచున్నది. అక్కడ మానవుని వలె మృత్యువు ఉండదు. నూరు అజానజానానందములు ఒక కర్మదేవతానందము. యజ్ఞయగాది కర్మలు చేసినవారు అట్టి కర్మదేవతానందము పొందుచున్నారు. అట్టి కర్మదేవతానందమునకు నూరు రెట్లైనది. ఒక దేవానందము దేవతాలోకాలలో దేవత పొందుచున్నది. అట్టి దేవానాం ఆనందములు నూరు అంతలు. ఒక ఇంద్రదేవానందము. ఇంద్రదేవానందమునకు నూరు రెట్లు. ఒక బృహస్పతి ఆనందము. అట్టి బృహస్పతి ఆనందము నూరు ఇంతలు లభిస్తే అది లోకముల నిర్మాణ సామర్థ్యమును ప్రదర్శించుచున్నట్టి ప్రజాపతి ఆనందముతో సమానము. అట్టి ప్రజాపతి ఆనందమును కూడా బ్రహ్మజ్ఞానము గల శ్రోత్రేయుడగు అకామకామి తాను ఎక్కడ ఉంటే అక్కడ పొందుచునే ఉన్నాడు. అట్టి ప్రజాపతి ఆనందమునకు నూరు రెట్లు రసయేకో బ్రహ్మణ ఆనంద. అది బ్రహ్మానందము. కోరికలు జయించిన బ్రహ్మవేత్త అది ఇక్కడే ఇప్పుడే పొందుచూనే ఉన్నాడు. అందుచేత ఇంద్రియ దృశ్య సంబంధమైన కోర్కెలను, ఓల్వర్డ్లీ ఎక్స్పెక్టేషన్స్ అండ్ డేజైర్స్ త్యజిస్తూ ఆత్మజ్ఞానము వైపు అడుగులు వేస్తూ ఉండటమే ఆత్యంతికానందము కొరకై ఏకైక ఉపాయము. ఆత్మానందము. ఆత్మానందము ఎక్కడ లభిస్తుంది? ఆత్మ ఈ జీవుని హృదయంలోనే సర్వదా వేంచేసియే ఉన్నది. ఈ మనుజునియందు ఏ ఆత్మానందము ప్రకాశమానమై ఉన్నదో అదియే సయశ్చ అయం పురుషే యశ్చ ఆసావాదిత్యే స ఏకః. ఆదిత్యునియందు కూడా ఆ ఆత్మానందమే ఉన్నది. బ్రహ్మదేవుని నుండి ఒక జీవుని వరకు అంతర్హృదయంగా ఏ ఆత్మానందము సమముగా సర్వదా ప్రకాశమానమై ఉన్నదో అద్దానిని తెలుసుకొనుచుండటమే ఆత్మజ్ఞానము. అట్టి ఆత్మానందమును గుర్తిస్తున్నవాడే వేదవేత్త, విదితవేద్యుడు. అది ఎరిగినవాడు బ్రహ్మానంద స్వరూపుడై విహరిస్తున్నాడు. సర్వదేహములలో ప్రకాశించు అఖండాత్మానందమును దర్శించువాడు తం అన్నమయం ప్రాణమయం మనోమయం విజ్ఞానమయం ఆనందమయం ఆత్మానం ఉపసంక్రామతి. అతడు పంచకోశములను తనయందు లయంచేస్తూ ఆక్రమించి వేస్తూ కేవలాత్మానంద స్థానమును చేర్చున్నాడు. పంచకోశములు నాలోని చమత్కారములు, వాటికి నేను వేరే ఉన్నాను అని గమనిస్తున్నాడు. ఆనందవల్లి 9వ అనువాకము ఆత్మజ్ఞః. అట్టి ఆత్మానందము ఇట్టిది అని మాటలలో ఎట్లా చెప్పటం? యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహ. వాక్కు మనస్సు కూడా వాటి గురించి అభివర్ణించ ప్రయత్నించి వల్ల కాక వెనుకకు మరలుచున్నాయి. అట్టి ఆనందము బుద్ధికి మాత్రమే విదితమగుచున్నది. వన్స్ ఓన్ కోమన్ సెన్స్ ఓన్లీ సాల్ బీ ఎబల్ టు ఒబ్జర్వ్ ద తత్ ఆనందం బ్రాహ్మణో విద్వాన్న బిభేతి కుతశ్చనేతి. అట్టి సర్వాత్మకమగు అఖండ పరబ్రహ్మమును తెలుసుకొని అనుభూతపరుచుకున్నవాడికి భయము పొందుటకు విషయమే ఉండదు. పుణ్యపాప వ్యవహారములతో సహా ఈ సర్వము ఆత్మస్వరూపమే అనుభూతమగుచున్నది. అందుచేత దేహదేహాంతరములప్పుడు కూడా పుణ్యపాప సుఖదుహక అల్పనధిక ఇత్యాది ద్వంద్వములు అట్టి ఆత్మజ్ఞుని బాధించవు, బాధించలేవు. అతడు సర్వదా ఆత్మగా ప్రకాశమానుడై ఉంటున్నాడు. ఇత్యుపనిషత్